75 దృశ్యమార్జన ప్రక్రియ. వశిష్ఠుడు, రామ, నువ్వు అలా అన్నాగూడా నేను మళ్లీ కొంచెం చెబుతా విను. అద్దాన్ని తుడిచిన కొద్దీ మెరుగెక్కుతుంది, అలాగే తత్వజ్ఞానం విన్న కొద్దీ ఆత్మానుభూతి సుస్థిరమవుతుంది. కనుక విను, నేను చెప్పే అద్దం నీ మనస్సే. దాంట్లోంచి ప్రపంచాన్ని తుడిచిపెట్టేయాలి. దానికో ప్రక్రియ చెబుతా విను. ప్రపంచం అంటే నామరూపాలేగదా, నామరూపాలంటే శబ్దార్థాలేగదా. మరీ శబ్దార్థాలంటే ఏమిటి? ఆవు అనే మాట చెవిన పడింది, వెంటనే మనస్సులో ఒక అర్థం స్ఫురించింది. అర్థం స్ఫురించడం అంటే ఏమిటి? మనస్సులోకి నాలుగు కాళ్ళు, రెండు కొమ్ములు వగైరా కల ఒక రూపం వచ్చింది. ఈ రూపమే ఆ శబ్దానికి అర్థం. ఆసర్వ్ 157. ఇంతకు ఈ రూపం అంటే ఏమిటి? నీకు తత్వజ్ఞానం లేకపోవడం వల్ల భ్రాంతి కలిగి దానివల్ల ఒక దృశ్యం కనిపిస్తోంది, అదే రూపం. కాగా రూపమనేది భ్రాంత్యాత్మకం, అసత్యం. కనుక ప్రపంచంలో ఏ శబ్దాన్ని తీసుకున్నా సరే దానికి గల అర్థం అసత్యం అని తేలిపోతోంది. ఆవు అనే శబ్దానికి గల అర్థం అసత్యమని, లేనిదని తుడిచిపరేస్తే అప్పుడక్కడ అర్థం లేని ఒక ధ్వని మాత్రం మిగిలి ఉంటుంది. ఆవు అనే శ్రవణ గమ్యమైన ఆకారంతో, అంటే చెవులకు మాత్రమే తెలిసే ఆకారంతో. అప్పుడు అర్థం లేని ఆవు అనే శబ్దానికి, నీళ్లధార క్రింద పడుతూ ఉంటే వినిపించే టపటపం అనే శబ్దానికి తేడా ఏమిటి? ఏమీ లేదు. కనుక ఆ శబ్దం కూడా అసత్యమే. ఈ విధంగా ప్రపంచంలో ఉండే శబ్దార్థాలు రెండూ అసత్యమైపోతే ఇక ఈ లోకానికి, స్వప్నానికి తేడా ఏమిటి? ఇక ఈ ప్రపంచం ఎక్కడ ఉంది? కనుక ఈ ప్రపంచమంతా కనిపిస్తున్నా సరే లేనిదే. దృశ్యమార్జనకు అంటే సాధకుడు దృశ్యాలను తుడిచి వేసుకునేందుకు ఇది ఒక ప్రక్రియ. శ్రీరాముడు ఈ ప్రక్రియలో ఈ భూమి, ఈ కొండలు, ఈ పంచభూతాలు ఇవన్నీ పుట్టేదెల. వశిష్ఠుడు నీ స్వప్నంలో వీటన్నిటినీ ఎవడు సృష్టించాడో, ఎలా సృష్టించాడో, ఎలా సంహరించాడో చెప్పు. శ్రీరాముడు జాగ్రత్ ప్రపంచంలో ఉన్న పంచభూతాలకు అస్తిత్వం ఉందనుకుంటే వాటి సంస్కారాల వల్ల స్వప్న పదార్థాలు పుట్టాయని చెప్పవచ్చు. కాని జాగ్రత్ పదార్థాలకు వెనుక సరియైన కారణం లేదు గనుక వాటికి అస్తిత్వమే లేదు. కనుక ఉన్న శుద్ధ చైతన్యమే ఒకసారి జాగ్రత్ స్వరూపంతోనూ, మరోసారి స్వప్న స్వరూపంతోనూ కనిపిస్తోంది. నిజంగా ఆలోచిస్తే ఇలా కనిపిస్తోందనటం కూడా అబద్ధమే. ఉన్న శుద్ధ చైతన్యం ఎప్పుడూ అలాగే ఉంది. యథార్థం తెలిసినవాడు దానిని అలాగే చూస్తాడు, అనగా తత్స్వరూపంగా ఉండిపోతాడు. తెలియనివాడు దేనినో చూస్తున్నాడంటే చూడనీయండి, అంతా బాగానే ఉంది గాని గురుదేవా, ఏ రూపమూ లేని శుద్ధ చైతన్యానికి జాగ్రత్ స్వప్నాలలో దేహం ఎలా వస్తోంది అనే ప్రశ్న ఒకటి వస్తోంది. దానికి సమాధానం ఎలా చెప్పాలి? 7204 వశిష్ఠుడు, అదేనయ్యా చెప్పేది. ఏమీ లేని చోట దేహమనేది పుట్టినట్లు కనిపిస్తోంది, కనుక అది లేనిదే అని చెప్పాలి. వివర్తవాదాన్ని అర్థం చేసుకున్న తరువాత నీ ప్రశ్నకి అర్థం లేదు. సృష్టి ప్రారంభంలో పంచభూతాలకే ఉత్పత్తి లేదంటుంటే భూతజన్యమైన దేహానికి అస్తిత్వం ఎక్కడినుంచి వస్తుంది? ఉన్నది ఒక్కటే చితత్వం. దానిమీద రకరకాల వివరాలు ప్రవహిస్తున్నాయి, తత్వమింతే. శ్రీరాముడు మీరు పూర్వం కూడా రకరకాల బ్రహ్మాండాలు వర్ణించారు. లీలోపాఖ్యానము, భుసుండోపాఖ్యానము వంటి వాటిలో కోట్ వాటిల్లో మనం ఉండే ఈ బ్రహ్మాండం ఎలాంటిది? వశిష్ఠుడు, దీనిని గురించి కొత్తగా చెప్పేదేముంది? చెప్పవలసింది పూర్వమే చెప్పాను. బ్రహ్మాండం ఏదైనా అక్కడ నిజంగా ఉన్నది అధిష్ఠాన పరబ్రహ్మమే. శ్రీరాముడు, ఆ బ్రహ్మ ఈ బ్రహ్మాండంగా ఎప్పుడు తయారైంది? ఇలా ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు దీని కొలత ఎంత? వశిష్ఠుడు, బ్రహ్మ ఎప్పుడూ బ్రహ్మాండంగా తయారు కాలేదు. అయినట్టు తనను తానే చూసుకుంటుంది. నువ్వు నీ స్వప్న నగరాన్ని చూసుకున్నట్లుగా లేనిదానికి కొలతలేమిటి? నిద్ర తొలగిపోతే స్వప్ననగరం పోతుంది, అజ్ఞానం తొలగిపోతే బ్రహ్మాండం పోతుంది. ఆసర్వ్ 158.